బంగారు నా సామి వాయ్ నీ మగసిరి గులాము నోయ్ నీ అన్న నిదాన నోయ్ బల బలే మగాడి వోయ్ బంగారు నా సామి వాయ్ నీ మగసిరి గులాము నోయ్ నీ అన్న నిదాన నోయ్ ఐ డోంట్ నో వాట్ యు సే తెలియంది మానేసి నీకు తెలిసింది ఆడేసే తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తీయంది ఒక మాసే దట్స్ సో మచ్ ఐ సీ I don't know what you say to me, but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. I can't help, darling, falling in love with you and only with you. I can't help, darling, falling in love with you and only with you. Come, darling, let's play big game. Come, darling, let's swing and sway. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ ఐ వానా ఫ్లై విత్ యు అప్ ద స్కై అండ్ డాన్స్ ఆల్ ద నైట్ Hey, let's be merry, my love. Let's be merry, my love. Hey, let's be merry, my love. Ee manasu thallinaavo, ee maikamichinaavo. Ee manasu thallinaavo, ee maikamichinaavo. One fine day you will be mine. It will be full of sunshine. One fine day you will be mine. It will be full of sunshine. Na toti nee unda, naaku inkela nee renda. Na toti nee unda, naaku inkela nee renda. Oh, come baby, let's have some fun. Round here there is no one. Bale bale magadi oy bangaru na sami oy Oh I wanna fly with you up the sky and dance the whole night Feel shy my girl no need to hold back my darling navam tuvam tulana nee vayasu aapukoni hand in hand let's sail my dear come near don't fear dear saginchu payanani neeve chupinchu swarganni oh let's start the game of our life and you be my dear wife బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులాములోయ్ నీ అన నిదాన నోయ్ బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులాములోయ్ నీ అన నిదాన నోయ్